కృష్ణయజుర్వేదే క్రమపాఠే తృతీయకాండే ప్రథమ ప్రశ్న ప్రారంభః. ప్రజాపతిరకామయత ప్రజాపతిరితి ప్రజాపతిః అకామయత ప్రజాః ప్రజాసృజేయ ప్రజా ఇతి ప్రజాః సృజేయేతి ఇతి సః స తపః తపోరప్యత తప్యత సః స సర్పాన్ సర్పాన్ సృజత సృజత సః సోకామయత అకామయత ప్రజాః ప్రజాసృజేయ ప్రజా ఇతి ప్రజాః సృజేయేతి ఇతి సః స ద్వితీయం ద్వితీయమతప్యత అతప్యత సః స వయాగుంసి వయాగస్య సృజత అసృజత సః సోకామయత అకామయత ప్రజాః ప్రజాసృజేయ ప్రజా ఇతి ప్రజాః సృజేయేతి ఇతి సః స తృతీయం తృతీయమతప్యత అతప్యత సః స ఏతం ఏతం దీక్షితవాదం దీక్షితవాదమపశ్యత్ దీక్షితవాదమితి దీక్షితవాదం అపశ్యత్తం తమవదత్ అవదత్తతః తతో వై వై సః స ప్రజాః ప్రజా అసృజత ప్రజా ఇతి ప్రజాః అసృజత యత్ యత్తపః తపస్తప్త్వా తప్త్వా దీక్షితవాదం దీక్షితవాదం వదతి దీక్షితవాదమితి దీక్షితవాదం వదతి ప్రజాః ప్రజా ఏవ ప్రజా ఇతి ప్రజాః ఏవ తత్ తద్యజమానః యజమానస్సృజతే సృజతే యత్ యద్వై వై దీక్షితః దీక్షితో మేధ్యం అమేధ్యం పశ్యతి పశ్యత్యప అపాస్మాత్ అస్మాద్దీక్షా దీక్షాక్రామతి క్రామతి నీలం నీలమస్య అస్య హరః హరో వి వ్యేతి ఏత్యబద్ధం అబద్ధం మనః మనో దరిద్రం దరిద్రం చక్షుః చక్షుస్సూర్యః సూర్యో జ్యోతిషాం జ్యోతిషాగశ్రేష్ఠః శ్రేష్ఠో దీక్షే దీక్షే మామా మాహాసీ ఆసీరితి ఇత్యాహ ఆహన మాస్మాత్ అస్మాద్దీక్షా దీక్షాప అపక్రామతి క్రామతి నాస్య అస్య నీలం నీలం న హరః హరో వి వ్యేతి ఏతి యత్ యద్వై వై దీక్షితం ఈక్షితమభివర్షతి అభివర్షతి దివ్యాః అభివర్షతీత్యభివర్షతి దివ్యా ఆపః ఆపోషానంతాః అశానంతా ఓజః ఓజో బలం బలం దీక్షాం దీక్షాంతపః తపోస్య అస్య నిః నిర్ఘ్నంతి ఘ్నంతిందతీః ఇందతీర్బలం బలం ధత్త ధత్త ఊజః ఓజో ధత్త ధత్త బలం బలం ధత్త ధత్తమా మా మే మే దీక్షాం దీక్షాం మా తపః తపో నిః నిర్వధిష్ట వధిష్టేతి ఇత్యాహ ఆహైతత్ ఏతదేవ ఏవ సర్వం సర్వమాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తేన నాస్య అస్య ఊజః ఓజో బలం బలం న దీక్షాం దీక్షాన్న న తపః తపో నిః నిర్ఘ్నంతి ఘ్నంత్యగ్నిః అగ్నిర్వై వై దీక్షితస్య దీక్షితస్య దేవతా దేవతా సహ సోస్మాత్ అస్మాదేతర్హి ఏతర్హి తిరః తిర ఇవ ఇవ యర్హి యర్హి యాతి యాతి తమ్ తమీశ్వరం ఈశ్వరగం రక్షాగుంసి రక్షాగుంసి హంతోహ హంతోర్భద్రాద్ భద్రాదభి అభిశ్రేయ శ్రేయః ప్ర ప్రేహి ఇహి బృహస్పతి బృహస్పతిః పురయేతా పురయేతాదే పురయేతేతి పురః ఏతా తే అస్తు అస్తితి ఇత్యాహ ఆహ బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతి బృహస్పతిస్తం తమేవ ఏవాన్వారభతే అన్వారభతే సహ అన్వారభత ఇత్యను ఆరభతే స ఏనం ఏనగుంసం సంపారయతి పారయత్యా ఏదం ఇదమగన్మ అగన్మ దేవయజనం దేవయజనం పృథివ్యాః దేవయజనమితి దేవాయజనం పృథివ్యా ఇతి ఇత్యాహ ఆహ దేవయజనం దేవయజనగుం హి దేవయజనమితి దేవాయజనం హ్యేషః ఏష పృథివ్యాః పృథివ్యా ఆగచ్చతి ఆగచ్చతి యః ఆగచ్చతీత్యాగచ్చతి యో యజతే యజతే విశ్వే విశ్వే దేవాః దేవాయత్ యదజుషంత అజుషంత పూర్వే పూర్వ ఇతి ఇత్యాహ ఆహ విశ్వే విశ్వే హి ఏతద్ ఏతద్దేవాః దేవా జోషయంతే జోషయంతే యత్ యద్బ్రాహ్మణాః బ్రాహ్మణా రక్సామాభ్యాం రక్సామాభ్యాం యజుషా రక్సామాభ్యాం రక్సామాభ్యాం యజుషా సంతరంతః సంతరంత ఇతి సంతరంత ఇతి సంతరంతః ఇత్యాహ ఆహర్క్సామాభ్యాం రక్సామాభ్యాగుంహి రక్సామాభ్యామిత్రిక్సామాభ్యాం హ్యేషః ఏష యజుషా యజుషా సంతరతి సంతరతి యః సంతరతీతి సాంతరతి యో యజతే యజతే రాజః రాజస్పోషేణ పోషేణ సమిషా ఇషా మదేమ మదేమేతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్త ఇతి శాస్తే ఏషతే తే గాయత్రః గాయత్రో భాగః భాగ ఇతి మే మే సోమాయ సోమాయ బ్రూతాత్ బ్రూతాదేశః ఏషతే తే త్రైష్టుభః త్రైష్టుభో జాగతః జాగతో భాగః భాగ ఇతి ఇతి మే మే సోమాయ సోమాయ బ్రూతాత్ బ్రూతాచ్ఛందోమానాం ఛందోమానాగుం సామ్రాజ్యం ఛందోమానామితి ఛందః మానాం సామ్రాజ్యం గచ్చ సామ్రాజ్యమితి సామ్రాజ్యం గచ్చేతి ఇతి మే మే సోమాయ సోమాయ బ్రూతాత్ బ్రూతాద్యః యో వై వై సోమం సోమగుం రాజానం రాజానగుం సామ్రాజ్యం సామ్రాజ్యం లోకం సామ్రాజ్యమితి సామ్రాజ్యం లోకం గమయిత్వా గమయిత్వా క్రీణాతి క్రీణాతి గచ్చతి గచ్చతి స్వానాం స్వానాగుం సామ్రాజ్యం సామ్రాజ్యం ఛందాగుంసి సామ్రాజ్యమితి సామ్రాజ్యం ఛందాగుంసి ఖలు ఖలు వై వై సోమస్య సోమస్య రాజ్ఞః రాజ్ఞః సామ్రాజ్యః సామ్రాజ్యో లోకః సామ్రాజ్య ఇతి సామ్రాజ్యః లోకః పురస్తాత్ పురస్తాత్ సోమస్య సోమస్య క్రయాత్ క్రయాదేవం ఏవమభి అభిమంత్రయేత మంత్రయేత సామ్రాజ్యం సామ్రాజ్యమేవ సామ్రాజ్యమితి సామ్రాజ్యం ఏవైనం ఏనం లోకం లోకం గమయిత్వా గమయిత్వా క్రీణాతి క్రీణాతి గచ్చతి గచ్చతి స్వానాం స్వానాగం సామ్రాజ్యం సామ్రాజ్యం యః సామ్రాజ్యమితి సామ్రాజ్యం యో వై వై తానూనత్రస్య తానూనత్రస్య ప్రతిష్టాం తానూనత్రస్యేతి తానూనత్రస్య ప్రతిష్టాం వేద ప్రతిష్టామితి ప్రతిష్టాం వేద ప్రతి ప్రత్యేవ ఏవ తిష్ఠతి తిష్ఠతి బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి న ప్రాశ్నంతి ప్రాశ్నంతి న ప్రాశ్నంతీతి ప్రాశ్నంతి న జిహ్వతి జిహ్వత్యథ అథ క్వ క్వ తానూనత్రం తానూనత్రం ప్రతి తానూనత్రమితి తానూనత్రం ప్రతిష్ఠతి తిష్ఠతీతి ఇది ప్రజాపతౌ ప్రజాపతౌ మనసి ప్రజాపతావితి ప్రజాపతౌ మనసీతి ఇది బ్రూయాత్ బ్రూయాత్రిః త్రిరవ అవజిఘ్రేత్ జిఘ్రేత్ ప్రజాపతౌ ప్రజాపతౌ త్వా ప్రజాపతావితి ప్రజాపతౌ త్వా మనసి మనసి జుహోమి జుహోమీతి ఇత్యేషా ఏషా వై వై తానూనత్రస్య తానూనత్రస్య ప్రతిష్టా తానూనత్రస్యేతి తానూనత్రస్య ప్రతిష్టాయః ప్రతిష్ఠేతి ప్రతిష్టా ఏవం ఏవం వేద వేద ప్రతి ప్రత్యేవ ఏవ తిష్ఠతి తిష్ఠతి యః యో వై వా అధ్వర్యోః అధ్వర్యోః ప్రతిష్టాం ప్రతిష్టాం వేద ప్రతిష్టామితి ప్రతిష్టాం వేద ప్రతి ప్రత్యేవ ఏవ తిష్ఠతి తిష్ఠతి యతః యతో మన్యేత మన్యేతానభిక్రమ్య అనభిక్రమ్య హోష్యామి అనభిక్రమ్యేతనభిక్రమ్య హోష్యామీతి ఇది తత్తిష్టన్ తిష్టన్నా ఆశ్రావయేత్ శ్రావయేదేషా ఏషా వై వా అధ్వర్యోః అధ్వర్యోః ప్రతిష్టా ప్రతిష్టాయః ప్రతిష్ఠేతి ప్రతిష్టా య ఏవం ఏవం వేద వేద ప్రతి ప్రత్యేవ ఏవ తిష్ఠతి తిష్ఠతి యత్ యదభిక్రమ్య అభిక్రమ్య జుహుయాత్ అభిక్రమ్యేత్యభిక్రమ్య జుహుయాత్ ప్రతిష్టాయాః ప్రతిష్టాయా ఇయాత్ ప్రతిష్టాయా ఇది ప్రతిష్టాయాః యాత్తస్మాత్ తస్మాత్ సమానత్ర సమానత్ర తిష్టత తిష్టత హోతవ్యం హోతవ్యం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యః ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై యో వై వా అధ్వర్యోః అధ్వర్యో స్వం స్వం వేద వేద స్వవాన్ స్వవానేవ స్వవానితి స్వావాన్ ఏవతి సృక్ సృగ్వై వా అస్యం స్వం వాయవ్యం వాయవ్యమస్ అస్యం స్వం చమస సమసోస్ అస్యం స్వంయత్ యద్వాయవ్యం వాయవ్యం వా వాచమసం చమసం వానన్వారభ్య అనన్వారభ్యాశ్రావయేత్ అనన్వారభ్యేతనో ఆరభ్య ఆశ్రావయేత్ స్వాత్ ఆశ్రావయేదిత్యాశ్రావయేత్ స్వాదియాత్ ఇయాత్తస్మాత్ తస్మాదన్వారభ్య అన్వారభ్యాశ్రావ్యం అన్వారభ్యేతనో ఆరభ్య ఆశ్రావ్యగ్స్వాత్ ఆశ్రావ్యమిత్యాశ్రావ్యం స్వాదేవ ఏవన నైతి ఏతియః యో వై వై సోమం సోమౌ ప్రతిష్టాప్య అప్రతిష్టాప్య స్తోత్రం అప్రతిష్టాప్యేత్రిప్రతిష్టాప్య స్తోత్రముపాకరోతి ఉపాకరోత్యప్రతిష్ఠితః ఉపాకరోతీత్యుపా ఆకరోతి అప్రతిష్ఠిత సోమః అప్రతిష్ఠితైత్యప్రతిష్ఠితః సోమో భవతి భవత్యప్రతిష్ఠితః అప్రతిష్ఠిత స్తోమః అప్రతిష్ఠితైత్యప్రతిష్ఠితః సోమోప్రతిష్ఠితాని అప్రతిష్ఠితాన్యుక్తాని అప్రతిష్ఠితానీత్యప్రతిష్ఠితాని ఉక్తాన్యప్రతిష్ఠితః అప్రతిష్ఠితో యజమానః అప్రతిష్ఠితైత్యప్రతిష్ఠితః యజమానోప్రతిష్ఠితః అప్రతిష్ఠితోద్ధర్యుః అప్రతిష్ఠితైత్యప్రతిష్ఠితః అధ్వర్యుర్వాయవ్యం వాయవ్యం వై వై సోమస్య సోమస్య ప్రతిష్టా ప్రతిష్టా చమసః ప్రతిష్ఠేతి ప్రతిష్టా చమసోస్య అస్య ప్రతిష్టా ప్రతిష్టా సోమః ప్రతిష్ఠేతి ప్రతిష్టా సోమస్తోమస్య స్తోమస్య స్తోమః స్తోమ ఉక్తానాం ఉక్తానాం గ్రహం గ్రహం వా గృహీత్వా గృహీత్వా చమసం చమసం వా ఓన్నీయ ఉన్నీయ స్తోత్రం స్తోమేత్యునీయ స్తోత్రముపాకుర్యాత్ ఉపాకుర్యాత్ ప్రతి ఉపాకుర్యాదిత్యుపా ఆకుర్యాత్ ప్రత్యేవ ఏవ సోమం సోమగ్రస్థాపయతి స్థాపయతి ప్రతి ప్రతి స్తోమం స్తోమం ప్రతి ప్రత్యుక్తాని ఉక్తాని ప్రతి ప్రతి యజమానః యజమానస్తిష్ఠతి తిష్ఠతి ప్రతి ప్రత్యధ్వర్యుః అధ్వర్యురిత్యధ్వర్యుః యజ్ఞం వై వా ఏతత్ ఏతత్సం సంభరంతి భరంతి యత్ యత్సోమక్రేణి సోమక్రేణీ పదం సోమక్రేణ్యా ఇది సోమక్రేణీ పదం యజ్ఞముఖం యజ్ఞముఖకం హవిర్ధానే యజ్ఞముఖమిది యజ్ఞాముఖం హవిర్ధానే యరిహి హవిర్ధానే యరి హరిహి ధానే యరిహి హవిర్ధానే హవిర్ధానే ప్రాచీ హవిర్ధానే ఇతి హరిహి ధానే ప్రాచీ ప్రవర్తయేయుః ప్రాచీ ఇతి ప్రాచీ ప్రవర్తయేయస్తర్హి ప్రవర్తయేయుది ప్రావర్తయేయుః తర్హి తేన తేనాక్షం అక్షముప ఉపా అంజాద్ అంజాద్ యజ్ఞముఖే యజ్ఞముఖ ఏవ యజ్ఞముఖ ఇది యజ్ఞాముఖే ఏవ యజ్ఞం యజ్ఞమను అనుసం సంతనోతి తనోతి ప్రాంచం ప్రాంచమగ్నిం అగ్నిం ప్రహరంతి హరంతిత్ ఉత్పత్నీం పత్నీమా ఆనయంతి నయంతి నో అన్వనాగుంసి అనాగుంసి ప్రవర్తయంతి వర్తయంతిథ అథ వై వా అస్య అస్యేష ఏషధిష్ణయ ఇష్ణయో హీయతే హీయతే సహ సోను అనుధ్యాయతి ధ్యాయతి సహ స ఈశ్వర ఈశ్వరో రుద్ర రుద్రో భూత్వా భూత్వా ప్రజాం ప్రజాం పశూన్ ప్రజామిది ప్రజాం పశూన్ యజమానస్య యజమానస్య శమయితో శమయితోర్యర్హి యర్హి పశుం పశుమాప్రీతం ఆప్రీతముదంచం ఆప్రీతమిత్యాప్రీతం ఉదంచం నయంతి నయంతి తర్హి తర్హి తస్య తస్య పశుశ్రవణం పశుశ్రవణం హరేత్ పశుశ్రవణమిది పశుశ్రవణం హరేత్తేన తేనైవ ఏవైనం ఏనం భాగినం భాగినం కరోతి కరోతి యజమానః యజమానో వై వా ఆహవనీయః ఆహవనీయో యజమానం ఆహవనీయ ఇత్యాహవనీయః యజమానం వై వా ఏతత్ ఏతద్వి వికర్షంతే కర్షంతే యత్ యదాహవనీయాత్ ఆహవనీయాత్ పశుశ్రవణం ఆహవనీయాదిత్యా ఆహవనీయాత్ పశుశ్రవణం హరంతి పశుశ్రవణమిది పశుశ్రవణం హరంతి సహ సవా వైవ ఏవ స్యాత్ స్యాన్నిర్మంథ్యం నిర్మంథ్యం వా నిర్మంథ్యమితి నిహీమంథ్యం వా కుర్యాత్ కుర్యాద్యజమానస్య యజమానస్య సాత్మత్వాయ సాత్మత్వాయ యది సాత్మత్వాయేది సాత్మత్వాయ యది పశోః పశోరవదానం అవదానం నశ్యేత్ అవదానమిత్యవదానం నశ్యేదాజ్యస్య ఆజస్ ప్రత్యాఖ్యాయమవ ప్రత్యాఖ్యాయమిది ప్రతి ఆఖ్యాయ అవద్యేత్ సైవ తాయశ్చిత్తి ప్రాయశ్చిత్తిర్యే ఏ పశం పశం విమత్నీరన్ విమత్నీరనయ విమత్నీరన్నితి విమత్నీరన్ తాన్ తాన్ కామయేత కామయేతర్తి ఆర్తిమా ఆర్చేయు ఛేయురితి ఇది కువిత్ కువిదంగ అంగేతి ఇది నమో వృత్తివత్యా నమో వృత్తివత్యర్చ నమో వృత్తివత్తేతి నమో వృత్తిర్చాగ్నిధ్రే ఆగ్నిధ్రే జుహుయాత్ ఆగ్నిధ్ర ఇత్యాగ్నిధ్రే జుహుయా నమో వృత్తి నమో వృత్తిమేవ నమో వృత్తిమితి నమః వృత్తి ఏషాం ఏషాం వృంతే వృంతే తాజక్ తాజకార్తి ఆర్తిమా ఆర్చంతి తిచ్చంతి త్రిచ్చంతి ప్రజాపతిర్జాయమానా ప్రజాపతిరతి ప్రజాపతే జాయమానా ప్రజా ప్రజాజాత ప్రజా ఇది ప్రజా జాతశ్చ ఇమా తస్మై ప్రతి ప్రతి ప్రవేదయ వేదే చికిత్వాన్ చికిత్వాగుం అను అనుమన్యతాం మన్యతామితి మన్యతాం ఇమం పశుం పశుం పశుపతే పశుపతే పశుపత ఇతి పశుపతే తే అద్య అద్య బధ్నామి బధ్నామ్యగ్నే అగ్నే సుకృతస్య సుకృతస్య మధ్యే సుకృతస్యేతి సుకృతస్య మధ్య ఇతి మధ్యే అనుమన్యస్వ మన్యస్వ సుయజా సుయజా యజామ సుయజేతి సూయజా యజామజుష్టం జుష్టం దేవానాం దేవానామిదం ఇదమస్తు అస్తు హవ్యం హవ్యమితి హవ్యం ప్రజానంత ప్రతి ప్రజానంత ఇది ప్రజానంత ప్రతి గృహంతి గృహంతి పూర్వే పూర్వే ప్రాణం ప్రాణంగేభ్య ప్రాణమితి ప్రాణం అంగేభ్య పరి పర్యాచరంతం ఆచరంతమిత్యాచరంతం సువర్గం యాహి సువర్గమితి స్వహాగం యాహి పథిభి పథిర్దేవయానై పథిభిరితి పథిభి దేవయానైరోషధీషు దేవయానైరితి దేవాయానై ఓషధేషు ప్రతి ప్రతిష్ట తిష్టా శరీరై శరీరైరి శరీరై ఏషామీషే ఈశే పశుపతి పశుపతి పశూనా పశుపతిరితి పశుపతి పశూనా చతుష్పదాం చతుష్పదాముత చతుష్పదామితి చతుపదాం ఉత చద్విపదాం ద్విపదామితి ద్వీపదాం నిష్క్రీతోయం నిష్క్రీతైని క్రీత అజం యజ్ఞయం యజ్ఞయం భాగం భాగమేతు ఏతురాజ రాజస్పోషాహ పోషా యజమానస్ యజమానస్ సంతు సంత్తి సంతు ఏ బధ్యమానం బధ్యమానమను అను బధ్యమానా బధ్యమానా అభ్యేక్షంద అభ్యేక్షంత మనసా అభ్యేక్షంతేత్యభిక్షంద మనసా చక్షుషా చక్షుషా చేతి చ అగ్నిస్థాన్ తాగం అగ్రే అగ్రే ప్రమోక్తు దేవ దేవ ప్రజాపతి ప్రజాపతి ప్రజయా ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజయా సంవిధాన ప్రజయరి ప్రజయా సంవిధాన ఇది సంవిధాన ఆరణ్యా ఆరణ్యా పశవ పశవ విశ్వరూపా విశ్వరూపా విరూపా విశ్వరూపా ఇది విశ్వరూపా విరూపా సంత విరూపా ఇది విరూపా సంతో బహుధా బహుధైక రూపా బహుధేతి బహుధా ఏకరూపా ఇత్యేకా రూపా వాయుస్థాన్ తాగుం అగ్రే అగ్రే ప్రమోక్తు మోక్తు దేవ దేవ ప్రజాపతి ప్రజాపతి ప్రజయా ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజయా సంవిధాన ప్రజయతి ప్రజయా సంవిధాన ఇది సంవిధాన ప్రపంచమానా భువనస్ ప్రపంచమానా ఇది ప్రపంచమానా భువనస్ రేత రేతో గాతుం గాతుం ధత్త యజమానాయ యజమానాయ దేవా దేవా ఇది దేవా ఉపాకృతం శిశమానం ఉపాకృతమిత్యుపా ఆకృతం శిశమానం యత్ యదస్థాత్ అస్థాజ్జీవం జీవం దేవానాం దేవానామపి అప్యేతు ఏతు పాథ పాథ ఇది పాథ నానా ప్రాణ ప్రాణో యజమానస్ ప్రాణ ఇది ప్రాణ యజమానస్ పశునా పశునాయజ్ఞ యజ్ఞో దేవేభిః దేవేభిః సహ సహ దేవయాన దేవయాన ఇది దేవయాన జీవం దేవానాం దేవానామపి అప్యేతు ఏతు పాథ పాథ సత్యా సత్యా సంతు సంతు యజమానస్ యజమానస్ కామాహ కామా ఇది కామాహ యద్ పశు పశుర్మాయుం మాయుమకృత అకృతోర ఉరో వా పద్భిరాహతే పద్భిరితి పతిర్భి ఆహత ఇత్యాహతే అగ్నిర్మా మా తస్మాత్ తస్మాదేన సహ ఏన సో విశ్వాత్ విశ్వా అన్ముంచతు ముంచబృంహస అగంహస ఇత్యగంహస శమితార ఉపేతన ఉపేతన యజ్ఞం ఉపేతనేత్యుపాయేతన యజ్ఞం దేవేభిః దేవేభిరిన్వితం ఇన్వితమితి ఇన్వితం పాశాత్ పశుం పశుం ప్రముంచత ముంచాగంధాత్ బంధాద్యజ్ఞపతి యజ్ఞపతిం పరి యజ్ఞపతిమితి యజ్ఞాపతి పరీతి పరి అతిథి పాశం పాశం ప్రమోక్తు మమోక్తేతం ఏతన్నమ నమ పశుభ్య పశుభ్య పశుపతయే పశుభ్యైతి పశుభ్య పశుపతయే కరోమి పశుపతయైతి పశుపతయే కరోమీతి కరోమి రాతీయం తమధరం అధరం కృణోమి కృణోమియం యం ద్విష్మ ద్విష్మస్తస్మిన్ తస్మిన్ ప్రతి ప్రతిముంచామి ముంచామి పాశం పాశమితి పాశం త్వాము ఉతే తే దధిరే దధిరే హవ్యవాహం హవ్యవాహకం శతం కర్తారం హవ్యవాహమితి హవ్యావాహం శతం కర్తారముత శతం కర్తారమితి శతం కర్తారం ఉత యజ్ఞం యజ్ఞం చ చేతి చ అగ్నే సదక్ష సదక్ష సతను సదక్ష ఇది సాదక్ష సతనురి సతనురితి సాతను హి భూత్వా భూత్వాథ అథ హవ్యా కవ్యా జాతవేద జాతవేదో జుషస్వ జాతవేద ఇది జాతవేద జుషస్వేది జుషస్వ జాతవేదో అపజా జాతవేద ఇది జాతవేద అపజా గచ్చ గచ్చ దేవాన్ దేవాన్ త్వం త్వగం హి హోతా హోతా ప్రథమ ప్రథమోభూత అభూథేతి బభూత ఘతేన త్వం త్వం తనువ తనువో వర్ధయస్వ వర్ధయస్వ స్వాహాకృతం స్వాహాకృతం హవిః స్వాహాకృతమితి స్వాహాకృతం హవిరదంతు అదంతు దేవా దేవాది దేవా స్వాహా దేవేభ్య దేవేభ్యో దేవేభ్య దేవేభ్య స్వాహా స్వాయేతి స్వాహా ప్రజాపత్యా వై ప్రజాపత్యా ఇది ప్రజాపత్యా వై పశవ పశవస్తేషాం తేషాగుం రుద్ర రుద్రోధిపతి అధిపతిర్యత్ అధిపతిరిత్యధిపతి యదేతాభ్యాం ఏతాభ్యాముపాకరోతి ఉపాకరోతి తాభ్యాం ఉపాకరోతిపా ఆకరోతి తాభ్యామేవ ఏవైనం ఏనం ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్యా ప్రతిప్రోచ్యేతి ప్రతిప్రోచ్య ఆలభతే లభత ఆత్మన ఆత్మనో నాభ్రస్కాయ అనాభ్రస్కాయ ద్వాభ్యాం అనాభ్రస్కాయేత్యనాభ్రస్కాయ ద్వాభ్యాముపాకరోతి ఉపాకరోతి ద్విపాత్ ఉపాకరోతిపా ఆకరోతి ద్విపాద్విజమాన ద్విపాదితి ద్వీపాత్ యజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉపాకృత్య ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఉపాకృత్య పంచ ఉపాకృత్యేత్యుపా ఆకృత్య పంచ జుహోతి జుహోతి పాంక్తాః పాంక్తాః పశవః పశవః పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధే మృత్యవే మృత్యవే వై వా ఏష నీయతే నీయతే యత్ యత్పశు పశుస్తం తంయత్ యదన్వారభేత అన్వారభేత ప్రమాయుక అన్వారభేతేత్యనో ఆరభేత ప్రమాయుకో యజమాన ప్రమాయుక ఇది ప్రామాయుక యజమాన స్యాత్ స్యాన్నానా నానా ప్రాణ ప్రాణో యజమానస్య ప్రాణ ఇది ప్రాణ యజమానస్య పశునా పశునేతి ఇత్యాహ ఆహ వ్యావృత్తి వ్యావృత్తి యత్ వ్యావృత్యా ఇది వి ఆవృత్తి యత్ పశు పశుర్మాయుం మాయుమకృత అకృతేతి ఇది జుహోతి జుహోతి శాంతిః శాంతి శమితారః శమితార ఉపేతన ఉపేతనేతి ఉపేతనేత్యుపాయేతన ఇత్యాహ ఆహ యథాయజుః యథాయజురేవ యథాయజురితి యథాయజుః ఏవైతత్ ఏతద్వపాయాం ఉపాయాం వై వా ఆహ్రియమాణాయాం ఆహ్రియమాణాయామగ్నేః ఆహ్రియమాణాయామిత్యాహ్రియమాణాయాం అగ్నేర్మేధ మేధోప అపక్రామతి క్రామతి త్వాం త్వాము ఉదే తే దధిరే దధిరే హవ్యవాహం హవ్యవాహమితి హవ్యవాహమితి హవ్యావాహం ఇతి పపాం పపామభియ అభిజుహోతి యోత్యగ్నేః అగ్నేరేవ ఏవమేధం మేధమవ అవరుంధే రుంధేథో అథో శతత్వాయ అథో ఇత్యథో శ్రుతత్వాయ పురస్తాత్ స్వాహాకృతయ శ్రుతత్వాయేతి శ్రుతత్వాయ పురస్తాత్ స్వాహాకృతయో వై పురస్తాత్ స్వాహాకృతయ ఇది పురస్తాత్ స్వాహాకృతయ వా అన్యే అన్యే దేవా దేవా ఉపరిష్టాత్సాహాకృతయ ఉపరిష్టాత్సాహాకృతయోన్యే ఉపరిష్టాత్సాహాకృతరిష్టాత్ సాహాకృతయ అన్యే స్వాహా స్వాహా దేవేభ్య దేవేభ్యో దేవేభ్య దేవేభ్య స్వాహా స్వాహేతి ఇత్యభితః అభితో వపాం వపాం జుహోతి జుహోతి తాన్ తానేవ ఏవోభయాన్ భయాన్ ప్రీణాతి ప్రీణాతీతి ప్రీణాతి యో వై వా అయథాదేవతం అయథాదేవతం యజ్ఞం యథాదేవతమిత్యథాదేవతం యజ్ఞముపచరతి ఉపచరత్యా ఉపచరతీత్యుపాచరతి ఆ దేవతాభ్యః దేవతాభ్యో విశ్వసే విశ్వసే పాపీయాన్ పాపీయాన్ భవతి భవతి యః యో యథాదేవతం యథాదేవతం న యథాదేవతమితి యథాదేవతం న దేవతాభ్యః దేవతాభ్యః ఆవృశ్యతే వృశ్యతే వసీయాన్ వసీయాన్ భవతి భవత్యాగ్నేయ్యా ఆగ్నేయ్యర్చ యథాగ్నేయుద్ధం ఆగ్నేయుద్ధమభి ఆగ్నేయుద్ధమిత్యాగ్నేయుద్ధం అభిమృషేద్ వృషేద్వైష్ణవ్యా వైష్ణవ్యా వ్యర్థానం అవ్యర్థానమాగ్నేయ్యా అవ్యర్థానమితి హవిహేధానం ఆగ్నేయ్యా సృజ సృజో వాయవ్యయా వాయవ్యయా వాయవ్యాని వాయవ్యాన్నీంద్రియా ఐంద్రియాసుర సుదో యథాదేవతం యథాదేవతమేవ యథాదేవతమితి యథాదేవతం ఏవ యజ్ఞం యజ్ఞముప ఉపచరతి చరతి న దేవతాభ్యః దేవతాభ్యః ఆవృశ్యతే వృశ్యతే వసీయాన్ వసీయాన్ భవతి భవతి యునజ్మి యునజ్మితే తే పృథివీం పృథివీం జ్యోతిషా జ్యోతిషా సహ సహ యునజ్మి యునజ్మి వాయుం వాయుమంతరిక్షేణ అంతరిక్షేణ తే సహ సహ యునజ్మి యునజ్మి వాచం వాచకం సహ సహ సూర్యేణ సూర్యేణ తే యునజ్మి యునజ్మి తిస్రః తిస్రో విపృచ విపృచ సూర్యస్య విపృచ ఇది విపృచ సూర్యస్య తే త ఇది తే అగ్నిర్దేవత దేవత గాయత్రీ గాయత్రీ ఛంద ఛంద ఉపాగుంశో పాగుంశో పాత్రం ఉపాగుంశోరిత్యుపాగుంశో పాత్రమసి అసి సోమ సోమో దేవత దేవత త్రిష్టుప్ త్రిష్టుప్ ఛంద ఛందో అంతర్యామస్య అంతర్యామస్య పాత్రం అంతర్యామస్యేత్యంతర్యామస్య పాత్రమసి అసీంద్ర ఇంద్రో దేవత దేవత జగతి జగతి ఛంద ఛంద ఇంద్రవాయువో ఇంద్రవాయువో పాత్రం ఇంద్రవాయువోరితి ఇంద్రవాయువో పాత్రమసి అసి బృహస్పతి బృహస్పతిర్దేవత దేవత నష్టుప్ అనష్టుప్ ఛంద అనష్టుమిత్యనోస్తుప్ ఛందో మిత్రావరుణయో మిత్రావరుణయో పాత్రం మిత్రావరుణయోరి మిత్రావరుణయో పాత్రమసి అస్యశ్వినౌ అశ్వినౌ దేవత దేవత పంక్తి పంక్తిశ్చంద ఛందోశ్వినో అశ్వినో పాత్రం పాత్రమసి అసి సూర్య సూర్యో దేవత దేవత బృహతి బృహతి ఛంద ఛందశుక్రస్య శుక్రస్య పాత్రం పాత్రమసి అసి చంద్రమా చంద్రమా దేవత దేవత సతో బృహతి సతో బృహతి ఛంద సతో బృహతీతి సద బృహతి ఛందో మంథిన మంథిన పాత్రం పాత్రమసి అసి విశ్వే విశ్వే దేవా దేవా దేవత దేవతోష్ణి ఉష్ణి ఛంద ఛంద ఆగ్రగణస్య ఆగ్రేణస్ పాత్రం పాత్రమసి అసీంద్ర ఇంద్రో దేవత దేవత కగుత్ కగుచ్ఛంద ఛంద ఉత్థానాం ఉత్థానాం పాత్రం పాత్రమసి అసి పృథివీ పృథివీ దేవత దేవత విరాట్ విరాట్ ఛంద విరాటితి వీరాట్ ఛందో ధ్రువస్య ధ్రువస్య పాత్రం పాత్రమసి అసీత్యసి ఇష్టర్గో వై వాధ్వర్యు అధ్వర్యుజమానస్ యజమానస్యేష్టర్గ ఇష్టర్గ ఖలు ఖలు వై వై పూర్వ పూర్వోష్టు అర్షు క్షీయతే క్షీయత ఆసన్యాత్ ఆసన్యాన్మా మా మంత్రాత్ మంత్రాత్ పాహి పాహి కస్యా కస్యాశ్చిత్ చిదభిషస్త్యాః అభిషస్త్యా ఇతి అభిషస్త్యా ఇత్యభిషస్త్యాః ఇతి పురా పురా ప్రాతర్నువాకాత్ ప్రాతర్నువాకాజ్జుహుయాత్ ప్రాతర్నువాకాదితి ప్రాతః అనువాకాత్ జుహుయాదాత్మనే ఆత్మన ఏవ ఏవ తత్ తదద్ధర్యుః అద్ధర్యుః పురస్తాత్ పురస్తాచ్ఛర్మ శర్మ నహ్యతే నహ్యతే నార్తి అనార్తి సంవేషాయ సంవేషాయ త్వా సంవేషాయేతి సంవేషాయ త్వోపవేశాయ పవేశాయ త్వా పవేశాయేత్యుపవేశాయ త్వా గాయత్ర్యాః గాయత్ర్యాస్తిష్ఠుభః తిష్ఠుభో జగత్యాః జగత్యా అభిభూవత్యై అభిభూవత్యై స్వాహ అభిభూవత్యా ఇత్యభిభూవత్యై స్వాహ ప్రాణాపానో ప్రాణాపానో మృత్యోః ప్రాణాపానాభిరి ప్రాణ అపానో మృత్యోర్మా మా పాతం పాతం ప్రాణాపానో ప్రాణాపానో మా ప్రాణాపానాభిరి ప్రాణ అపానో మా మాహాసిష్టం హాసిష్టం దేవతాసు దేవతాసు వై వా హేతే హేతే ప్రాణాపానయోః ప్రాణాపానయోర్వ్యాయచ్ఛంతే ప్రాణాపానయోరితి ప్రాణ అపానయోః వ్యాయచ్ఛంతే యేషాం వ్యాయచ్ఛంతే ఇది వ్యాయచ్ఛంతే ఏషాం సోమః సోమః సమృచ్ఛతే సమృచ్ఛతే సంవేశాయ సమృచ్ఛత ఇది సంవృచ్ఛతే సంవేశాయ త్వా సంవేశాయేతి సంవేశాయ త్వోపవేశాయ ఉపవేశాయ త్వా ఉపవేశాయేత్యుపవేశాయ త్వేతి ఇత్యాహ ఛందాగుంసి ఛందాగుంసి వై వై సంవేశః సంవేశ ఉపవేశః సంవేశ ఇది సంవేశః ఉపవేశ్ఛందోభి ఉపవేశ్యుపవేశ ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభి ఏవాస్య అస్య ఛందాగుంసి ఛందాగుంసి వృంతే వృంతే ప్రేతివంతి ప్రేతివంత్యాజ్యాని ప్రేతివంతీతి ప్రేతీవంతి ఆజ్యాని భవంతి భవంత్యభిజిత్యై అభిజిత్యై మరుత్వతీః అభిజిత్యా ఇత్యభిజిత్యై మరుత్వతీః ప్రతిపదః ప్రతిపదో విజిత్యై ప్రతిపద ఇది ప్రతిపదః విజిత్యా ఉభే విజిత్యా ఇది విజిత్యై ఉభే బృహద్రసంతరే ఉభే ఇత్యుభే బృహద్రసంతరే భవతః బృహద్రసంతరే ఇది బృహద్ రథంతరే భవత ఇయమ్ ఇయమ్ వావ వావరసంతరం రథంతరమసౌ రథంతరమితి రథంతరం అసౌ బృహద్ బృహదాభ్యాం ఆభ్యామేవ ఏవైనం ఏనమంతః అంతరేతి ఏత్రిద్య అద్య వావ వావరథంతరం రథంతరగ్రిష్వః రథంతరమితి రథంతరం శ్వో బృహద్ బృహదద్యాశ్వాత్ అద్యాశ్వాదేవ అద్యాశ్వాదిత్యద్యాశ్వాత్ ఏవైనం ఏనమంతః అంతరేతి ఏతి భూతం భూతం వావ వావరథంతరం రథంతరం భవిష్యత్ రథంతరమితి రథంతరం భవిష్యద్బృహద్ బృహద్భూతాత్ భూతాచ్చ చైవ ఏవైనం ఏనం భవిష్యతః భవిష్యతశ్చ శాంతః అంతరేతి ఏతి పరిమితం పరిమితం వావ పరిమితమితి పరిమితం వావరథంతరం రథంతరమపరిమితం రథంతరమితి రథంతరం అపరిమితం బృహద్ అపరిమితమిత్యపరిమితం బృహత్పరిమితాత్ పరిమితాచ్చ పరిమితాదితి పరిమితాత్ చైవ ఏవైనం ఏనమపరిమితాత్ అపరిమితాచ్చ అపరిమితాదిత్యపరిమితాత్ శాంతః అంతరేతి ఏతి విశ్వామిత్రజమదగ్నిః విశ్వామిత్రజమదగ్నిః వసిష్ఠేన విశ్వామిత్రజమదగ్నిః ఇది విశ్వామిత్రజమదగ్నిః వసిష్ఠేన అస్పర్ధేతాం అస్పర్ధేతాగుంసః స ఏతత్ ఏతజమదగ్నిః జమదగ్నిర్విహవ్యహన్ విహవ్యమపశ్యత్ విహవ్యమితి విహవ్యం అపశ్యత్తేన తేన వై వై సహ స వసిష్ఠస్య వసిష్ఠస్యేంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమవృంత అవృంతయత్ యద్విహవ్యం విహవ్యగం శస్యతే విహవ్యమితి విహవ్యం శస్యత ఇంద్రియం ఇంద్రియమేవ ఏవ తత్ తద్వీర్యం వీర్యం యజమానః యజమానో భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృంతే వృంతేజస్య యస్య భూయాగుంసః భూయాగుంసో యజ్ఞక్రతవః యజ్ఞక్రతవ ఇది యజ్ఞక్రతవ ఇది యజ్ఞక్రతవః ఇత్యాహుః ఆహుస్సః స దేవతాః దేవతా వృంతే వృంత ఇతి ఇతి యది యజ్ఞిష్టోమః అగ్నిష్టోమః సోమః అగ్నిష్టోమ ఇత్యగ్ని స్తోమః సోమః పరస్తాత్ పరస్తాత్ స్యాత్ స్యాదుక్త్యం ఉక్త్యం కుర్వీత కుర్వీత యది యద్యుక్త్యః ఉక్త్యః స్యాత్ స్యాదతిరాత్రం అతిరాత్రం కుర్వీత అతిరాత్రమిత్యది రాత్రం కుర్వీత యజ్ఞక్రతుభిః యజ్ఞక్రతుభిరేవ యజ్ఞక్రతుభిరితి యజ్ఞక్రతోభిః ఏవాస్య అస్య దేవతాః దేవతా వృంతే వృంతే వసీయాన్ వసీయాన్ భవతి భవతీతి భవతి నిగ్రాభ్యాస్థ నిగ్రాభ్యా ఇతి నిగ్రాభ్యాః స్థ దేవశ్రుతః దేవశ్రుత ఆయుః దేవశ్రుత ఇతి దేవశ్రుతః ఆయుర్మే మే తర్పయత తర్పయత ప్రాణం ప్రాణం మే ప్రాణమితి ప్రాణం మే తర్పయత తర్పయత పానం అపానం మే అపానమిత్యపానం మే తర్పయత తర్పయత వ్యానం వ్యానం మే వ్యానమితి వీరనం మే తర్పయత తర్పయత చక్షు చక్షుర్మే మే తర్పయత తర్పయత శ్రోత్రం శ్రోత్రం మే మే తర్పయత తర్పయత మన మనో మే మే తర్పయత తర్పయత వాచం వాచం మే మే తర్పయత తర్పయతాత్మానం ఆత్మానం మే మే తర్పయత తర్పయతాంగాని అంగాని మే మే తర్పయత తర్పయత ప్రజాం ప్రజాం మే ప్రజామితి ప్రాజాం మే తర్పయత తర్పయత పశూన్ పశూన్ మే మే తర్పయత తర్పయత గృహాన్ గృహాన్ మే మే తర్పయత తర్పయత గణాన్ గణాన్ మే మే తర్పయత తర్పయత సర్వగణం సర్వగణం మా సర్వగణమితి సర్వాగణం మా తర్పయత తర్పయత తర్పయత తర్పయత మా మా గణా గణామే మే మా మా వితృషన్ త్రిషన్నోషధయ ఓషధయో వై వై సోమస్య సోమస్య విష విషో విష విష ఖలు ఖలు వై వైరాజ్ఞ రాజ్ఞ ప్రదాతో ప్రదాతోరీశ్వరాః ప్రదాతోరితి ప్రదాతోః ఈశ్వరా ఐంద్రః ఐంద్రః సోమః సోమో వివృధం అవివృధం వః వో మనసా మనసా సుజాతాః సుజాతా ఋత ప్రజాతాః సుజాతా ఇతి సుజాతాః ఋత ప్రజాతా భగే ఋత ప్రజాతా ఇత్రిత ప్రజాతాః భగ ఇత్ ఇద్వః వశ్యామ శ్యామేది శ్యామ ఇంద్రేణ దేవీః దేవీర్వీరుధః వీరుధః సంవిధానాః సంవిధానా అను సంవిధానా ఇతి సంవిధానాః అను మన్యంతాం మన్యంతాం సమనాయ సమనాయ సోమం సోమమితి ఇత్యాహ ఆహౌషధీభ్యః ఔషధీభ్య ఏవ ఔషధేభ్యేత్యౌషధీభ్యః ఏవైనం ఏమగ్గస్వాయీ స్వాయీ విష విషస్వాయీ స్వాయీ దేవతాయై దేవతాయై నిర్యాచ్య నిర్యాచ్యాభి నిర్యాచ్యేతి నిహియాచ్య అభిశృణోతి శృణోతి యః యో వై వై సోమస్య సోమస్యాభిషూయమానస్య అభిషూయమానస్య ప్రథమః అభిషూయమానస్యేత్యభిషూయమానస్య ప్రథమోగుంషుః అగుంషుః స్కందతి స్కందతి సః స ఈశ్వరః ఈశ్వర ఇంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం ప్రజాం ప్రజాం పశూన్ ప్రజామితి ప్రాజాన్ పశూన్ యజమానస్య యజమానస్య నిర్హంతోః నిరహంతోస్తం నిరహంతోర్నిహంతోః తమభి అభిమంత్రయేత మంత్రయేత ఆమా మాస్కాన్ అస్కాన్ సహ సహ ప్రజయా ప్రజయా సహ ప్రజయేతి ప్రజయా సహ రాజ రాజస్పోషేణ పోషేణేంద్రియం ఇంద్రియం మే మే వీర్యం వీర్యం మా మానిః నిర్వధీః వధీరితి ఇత్యాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్త ఇంద్రియస్య ఇంద్రియస్య వీర్యస్య వీర్యస్య ప్రజాయీ ప్రజాయీ పశూనాం ప్రజాయా ఇతి ప్రజాయీ పశూనామనిర్ఘాతాయ అనిర్ఘాతాయ ద్రప్సః అనిర్ఘాతాయేత్యనిహి ఘాతాయ ద్రప్సశ్చ స్కంద స్కంద పృథివీం పృథివీమను అనుద్యాం ద్యామివం ఇమం చ యోనిం యోనిమను అనుయః యశ్చ చ పూర్వః పూర్వ ఇతి పూర్వః తృతీయం యోనిం యోనిమను అను సంచరంతం సంచరంతం రప్సం సంచరంతమితి సాంచరంతం రప్సం జుహోమి జుహోమ్యో అను సప్త సప్త హోత్రాహ హోత్రా ఇతి హోత్రాహ యో వై వై దేవాన్ దేవాన్ దేవేశసేన దేవేశసేనార్పయతి దేవేశసేనేతి దేవేశసేన అర్పయతి మనుష్యాన్ మనుష్యాన్ మనుష్యయశసేన మనుష్యయశసేన దేవయశసీ మనుష్యయశసేనేతి మనుష్యాయశసేన దేవయశస్యేవ దేవయశసీతి దేవయశసీ ఏవ దేవేషు దేవేషు భవతి భవతి మనుష్యయశసీ మనుష్యయశసీ మనుష్యేషు మనుష్యయశసీతి మనుష్యాయశసీ మనుష్యేషు యాన్ యాన్ ప్రాచీనం ప్రాచీనమాగ్రేణాత్ ఆగ్రేణాగ్రహాన్ గ్రహాన్ గృహీయాత్ గృహీయాత్తాన్ తానుపాగుంషు ఉపాగుంషు గృహీయాత్ ఉపాగిష్యుత్యుపాగుంషు గృహీయాద్యాన్ యానూర్ధ్వాన్ ఊర్ధ్వాగస్థాన్ తానుపబ్దిమతః ఉపబ్దిమతో దేవాన్ ఉపబ్దిమత ఇత్యుపబ్దిమతః దేవానేవ ఏవ తత్ తద్దేవయశసేన దేవేశసేనా అర్పయతి దేవేశసేనేతి దేవయశసేన అర్పయతి మనుష్యాన్ మనుష్యాన్ మనుష్యేశసేన మనుష్యేశసేన దేవయశసీ మనుష్యయశసేనేతి మనుష్యయశసేద దేవైషస్యేవ దేవైషసీతి దేవ యశసి ఏవ దేవేషు దేవేషు భవతి భవతి మనుష్యయశసి మనుష్యయశసి మనుష్యేషు మనుష్యయశసీతి మనుష్యయశసి మనుష్యేష్వగ్నిః అగ్నిః ప్రాదస్సవనే ప్రాదస్సవనే పాతు ప్రాదస్సవన ఇది ప్రాతః సవనే పాత్వస్మాన్ అస్మాన్ వైశ్వానరః వైశ్వానరో మహినా మహినా విశ్వశంభోః విశ్వశంభూరిది విశ్వశంభోః సనః నః పావకః పావకో ద్రవిణం ద్రవిణం దధాతు దధాత్వాయుష్మంతః ఆయుష్మంతః సహభక్షాః సహభక్షా శ్యామ సహభక్షా ఇది సహభక్షాః శ్యామేతి శ్యామ విశ్వే దేవాః దేవా మరుతః మరుత ఇంద్రః ఇంద్రో అస్మాన్ అస్మానస్మిన్ అస్మిన్ ద్వితీయే ద్వితీయే సవనే సవనేన నజహ్యుః జహ్యురితి జహ్యుః ఆయుష్మంతః ప్రియం ప్రియమేషాం ఏషాం వదంతః వదంతో వయం వయం దేవానాం దేవానాగుం సుమతౌ సుమతౌ శ్యామ సుమతావితి సుమతౌ శ్యామేతి శ్యామ ఇదం తృతీయం తృతీయగుం సవనం సవనం కవీనాం కవీనామృతేన ఋతేన ఏ చమసం చమసమైరయంత ఐరయంతేత్యైరయంత తే సౌధన్వనాః సౌధన్వరా స్వః స్వరానశానాః ఆనశానా స్విష్టిం స్విష్టిన్నః స్విష్టిమితి సు ఇష్టిం నో అభి అభివసీయః వసీయో నయంతు నయంతితి నయంతు ఆయతనవతీర్వై ఆయతనవతీరిత్యాయతనావతీ వా అన్యాః అన్యా ఆహుతయః ఆహుతయో హూయంతే ఆహుతయ ఇత్యాహుతయః ఊయంతే నాయతనాః అనాయతనా అన్యాః అనాయతనా ఇత్యనాయతనాః అన్యాయాః యా ఆఘారవతీః ఆఘారవతీస్తాః ఆఘారవతీరిత్యాఘారవతీః తా ఆయతనవతీః ఆయతనవతీర్యాః ఆయతనవతీరిత్యాయతనావతీః యా సౌమ్యాః సౌమ్యాస్తాః తా అనాయతనాః అనాయతనా ఐంద్రవాయువం అనాయతనా ఇత్యనాయతనాః ఐంద్రవాయుమాదాయ ఐంద్రవాయవమిత్యైంద్రవాయవం ఆదాయాఘారం ఆదాయేత్యా ఆదాయ ఆఘారమా ఆఘారమిత్యా ఆఘారం ఆఘారయేత్ ఘారయేదధ్వరః అధ్వరో యజ్ఞః యజ్ఞోయం అయమస్తు అస్తు దేవాః దేవా ఓషధేభ్యః ఓషధేభ్యః పశవే ఓషధేభ్యైత్యోషధేభ్యః పశవేనః నో జనాయ జనాయ విశ్వస్మై విశ్వస్మై భూతాయ భూతాయ అధ్వరః అధ్వరోసి అసి సహ స పిన్వస్వ పిన్వస్వ ఘృతవత్ ఘృతవద్దేవ ఘృతవదిది ఘృతవత్ దేవ సోమ సోమేతి ఇది సౌమ్యాః సౌమ్యా ఏవ ఏవ తత్ తదాహుతీః ఆహుతీరాయతనవతీః ఆహుతీరిత్యాహుతీః ఆయతనవతీః కరోతి ఆయతనవతీరిత్యాయతనావతీః కరోత్యాయతనవాన్ ఆయతనవాన్ భవతి ఆయతనవానిత్యాయతనావాన్ భవతి యః ఏవం ఏవం వేద వేదాథో అథో ద్యావా పృథివీ అథో ఇత్యథో ద్యావా పృథివీ ఏవ ద్యావా పృథివీ ఇది ద్యావా ఆ పృథివీ ఏవ ఘతేన ఘతేనవి వ్యునత్తి ఉనత్తి తే ద్యుత్తే తే ఇది తే వ్యుత్తే ఉపజీవనీయే వ్యుత్తే ఇది వృత్తే ఉపజీవనీయే భవతః ఉపజీవనీయే ఇత్యుపజీవనీయే భవత ఉపజీవనీయః ఉపజీవనీయో భవతి ఉపజీవనీయ ఇత్యుపజీవనీయః భవతి యః య ఏవం ఏవం వేద వేదైషః ఏషతే తే రుద్ర రుద్రభాగః భాగోయం యం నిరయాచథాః నిరయాచథాస్తం నిరయాచథా ఇతి నిః అయాచథాః తంజుషస్వ జుషస్వ విదేః విదేర్గౌపత్యం గౌపత్యకం రాజః రాజస్పోషం పోషకం సువీర్యం సువీర్యకం సంవత్సరేణాం సువీర్యమితి సువీర్యం సంవత్సరేణాగ స్వస్తిం సంవత్సరేణామితి సంవత్సరేణాం స్వస్తిమితి స్వస్తిం పునఃపుత్రేభ్యః పుత్రేభ్యో దాయం దాయం వి వ్యభజత్ అభజత్సః స నాభానేదిష్టం నాభానేదిష్టం బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం వసంతం బ్రహ్మచర్యమితి బ్రహ్మచర్యం వసంతం నిః నిరభజత్ అభజత్సః స ఆగచ్చత్ అగచ్చత్సః సో అబ్రవీత్ అబ్రవీత్ కథా కథామా మానిః నిరభాగ్ అభాగితి ఇతిన తత్వా తానిః నిరభాక్షం అభాక్షమితి ఇత్యబ్రవీత్ అబ్రవీదంగిరసః అంగిరస ఇమే ఇమే సత్రం సత్రమాసతే ఆసతే తే హే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం న ప్ర ప్రజానంతి జానంతి తేభ్య తేభ్య ఇదం ఇదం బ్రాహ్మణం బ్రాహ్మణం బ్రూహి బ్రూహితే తే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం యంత యంతో ఏషాం పశవ పశవస్తాన్ తాగస్తే తే దాస్యాది దాస్యంతీతి ఇది తత్ తదేభ్య ఏభ్యోబ్రవీత్ అబ్రవీత్తే తే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం యంత యంతో ఏషాం పశవ పశవ ఆసన్ ఆసంతాన్ తానస్మై అస్మాదదు అదదుస్తం తమ్ పశుభిః పశుభిశ్చరంతం పశుభిరితి పశుభిః చరంతం యజ్ఞవాస్తౌ యజ్ఞవాస్తౌ రుద్ర యజ్ఞవాస్తావితి యజ్ఞవాస్తౌ రుద్ర ఆ ఆగచ్చత్ అగచ్చత్ సః సోపబ్రవీత్ అబ్రవీన్మమ మమ వై వా ఇమే ఇమే పశవః పశవ ఇతి ఇత్యదుః అధుర్వై వై మహ్యం మహ్యమిమాన్ ఇమానితి ఇత్యబ్రవీత్ అబ్రవీన్న న వై వై తస్య తాస్యతే తఈషతే ఈషత ఇతి ఇత్యబ్రవీత్ అబ్రవీద్యత్ యజ్ఞవాస్తౌ యజ్ఞవాస్తౌ హీయతే యజ్ఞవాస్తావితి యజ్ఞవాస్తౌ హీయతే మమ మమ వై వై తత్ తదితి ఇది తస్మాత్ తస్మాద్యజ్ఞవాస్తు యజ్ఞవాస్తున యజ్ఞవాస్తుతి యజ్ఞవాస్తు నాభ్యవేత్యం అభ్యవేత్యగుంస అభ్యవేత్యమిత్యభి అవేత్యం సోహోపబ్రవీత్ అబ్రవీద్యజ్ఞే యజ్ఞే మా మా ఆభజ భజాథ అథ తే పశూన్ పశూన్న నాభి అభిమగ్గస్యే మగ్గస్య ఇతి ఇతి తస్మై తస్మా ఏతమ్ ఏతమ్ మంథినః మంథినః సగ్గస్రావం సగ్గస్రావమజుహోత్ సగ్గస్రావమితి సంస్రావం అజుహోత్తతః తదో వై వైతస్య తస్య రుద్ర రుద్ర పశూన్ పశూన్న నాభి అభ్యమన్యత అమన్యత యత్ర యత్ర ఇతమ్ ఏతమేవం ఏవం విద్వాన్ విద్వాన్ మంథినః మంథినః సగ్గస్రావం సగ్గస్రావం జుహోతి సగ్గస్రావమితి సంస్రావం జుహోతిన తదత్ర తత్ర రుద్ర రుద్ర పశూన్ పశూనభి అభిమన్యతే మన్యత ఇతి మన్యతే జుష్టో వాచ వాచో భూయాసం భూయాసం జుష్ట జుష్టో వాచ వాచస్పతయే పతయే దేవి దేవి వాగ్ వాగితి వాగ్ యద్వాచ వాచో మధుమత్ మధుమత్తస్మిన్ మధుమదితి మధుమత్ తస్మిన్మా మాధా ధా స్వాహా స్వాహా సరస్వతి సరస్వత్యా ఇది సరస్వతి రజా స్తోమం స్తోమగుంసం సమర్థయ అర్థయ గాయత్రేణ గాయత్రేణ రథంతరం రథంతరమితి రథం తరం బృహద్గాయత్రవర్తని గాయత్రవర్తనీతి గాయత్రవర్తని ఎస్తే తే ద్రప్స ద్రప్స స్కందతి స్కందతి యః ఎస్తే తే అగుంశు అగుంశుర్బాహుచ్యుత బాహుచ్యుతో ధిషణయో బాహుచ్యుత ఇది బాహోచ్యుత ధిషణయోరుపస్థాత్ ఉపస్థాదిత్యుపాస్థాత్ అధ్వర్యోర్వా వా పరి పరియః ఎస్తే తే పవిత్రాత్ పవిత్రాత్ స్వాహాకృతం స్వాహాకృతమింద్రాయ స్వాహాకృతమితి స్వాహాకృతం ఇంద్రాయతం తం జుహోమి జుహోమీతి జుహోమి యో ద్రప్స ద్రప్సో అగుంశు అగుంశు పతితః పతితః పృథివ్యాం పృథివ్యాం పరివాపాత్ పరివాపాత్ పురోడాశాత్ పరివాపాదితి పరివాపాత్ పురోడాశాత్ కరంభాత్ కరంభాదితి కరంభాత్ ధానా సోమాన్ మంథినః ధానా సోమాదిర్ధానా సోమాత్ మంథిన ఇంద్ర ఇంద్రశుక్రాత్ శుక్రాత్ స్వాహాకృతం స్వాహాకృతమింద్రాయ స్వాహాకృతమితి స్వాహాకృతం ఇంద్రాయతం తం జుహోమి జుహోమీతి జుహోమి ఎస్తే త్రేద్రప్స ద్రప్సో మధుమాన్ మధుమాగం ఇంద్రియావాన్ మధుమానితి మధుమాన్ ఇంద్రియావాన్ స్వాహాకృత ఇంద్రియావానితి ఇంద్రియావాన్ స్వాహాకృత పునః స్వాహాకృత ఇది స్వాహాకృత పునరప్యేతి అప్యేతి దేవాన్ అప్యేతీత్యపీయేతి ఏవానితి దేవాన్ ఇవ పృథివ్యా పృథివ్యా పరి పర్యంతరిక్షాత్ అంతరిక్షాత్ స్వాహాకృతం స్వాహాకృతమింద్రాయ స్వాహాకృతమిది స్వాహాకృతం ఇంద్రాయతం తం జుహోమి జుహోమీతి జుహోమి అధ్వర్యుర్వై వా ఋత్విజాం ఋత్విజాం ప్రథమ ప్రథమో యుజ్యతే యుజ్యతే తేన తేన స్తోమ స్తోమో యోక్తవ్యః యోక్తవ్య ఇతి ఇత్యాహు ఆహుర్వాక్ వాగ్రేగా అగ్రేగా అగ్రే అగ్రేగా ఇత్యగ్రేగా అగ్రయేతు ఏతృజుగా ఋజుగా దేవేభ్య ఋజుగా ఇత్యుగా దేవేభ్యో యశః యశో మయి మయి దధతి దధతి ప్రాణాన్ ప్రాణాన్ పశుషు ప్రాణానితి ప్రాణాన్ పశుషు ప్రజాం ప్రజా మయి ప్రజామితి ప్రాజాం మయి చయజమానే యజమానే చేతి ఆహ ఆహవాచం వాచమేవ ఏ తత్ తద్యజ్ఞముఖే యజ్ఞముఖే జునక్తి యజ్ఞముఖే యజ్ఞముఖే జునక్తి వాస్తు వాస్తు వై వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య క్రియతే క్రియతే యత్ యద్గ్రహాన్ గ్రహాన్ గృహీత్వా గృహీత్వా బహిష్పవమానం బహిష్పవమానకం సర్పంతి బహిష్పవమానమితి బహిః పవమానం సర్పంతి పరా అంచః పరా అంచో హి హియంతి యంతి పరాచీభిః పరాజీభిః స్తువతే స్తువే వైష్ణవ్యా వైష్ణవ్యర్చ రచా పునః పునరేత్య ఏత్యోప ఏత్యేత్యా ఇత్య ఉపతిష్ఠతే తిష్ఠతే యజ్ఞః యజ్ఞో వై వై విష్ణుః విష్ణుర్యజ్ఞం యజ్ఞమేవ ఏవాకః అకర్విష్ణోః విష్ణో ఇవం విష్ణో ఇది విష్ణో త్వలనః నో అంతమః అంతమః శర్మ శర్మ యచ్చ యచ్చ సహంత్యా సహంతేతి సహంత్యా ప్రతే తే ధారాః రామధుశ్చ్యుతః మధుశ్చ్యుత ఉత్సం మధుశ్చ్యుత ఇది మధుశ్చ్యుతః ఉత్సం దుహ్రదే దుహ్రదే అక్షితం అక్షితమిది ఇత్యాహ ఆహయత్ యదేవ ఏవాస్య అస్య శయానస్య శయానస్యో పశుష్యతి ఉపశుష్యతి తత్ ఉపశుష్యతేత్యుపశుష్యతి తదేవ ఏవాస్య అస్యైతేన ఏతేనా ఆప్యాయతి ప్యాయతీతి ప్యాయతి అగ్నినా రయిం రయిమశ్నవత్ అశ్నవత్పోషం పోషమేవ ఏవ దివే దివే దివే దివ ఇతి దివే దివే యశసం వీరవత్తమం వీరవత్తమమితి వీరవత్ తమం గోమాగం అగ్నే గోమానితి గోమాన్ అగ్నే విమాన్ అవిమాగం అశ్వీ అవిమానిత్యవీమాన్ అశ్వీ యజ్ఞ యజ్ఞో నృవత్సఖా నృవత్సఖా సదం నృవత్సఖేతి నృవత్ సఖా సదమిత్ ఇద ప్రమృష్య అప్రమృష్య ఇత్యప్రామృష్య ఇడావాగం ఏష ఇడావానితీడావాన్ ఏషో అసుర అసుర ప్రజావాన్ ప్రజావాన్ దీర్ఘ ప్రజావానితి ప్రజావాన్ దీర్ఘో రయి రయి పృథుబుధ్న పృథుబుధ్న స్వభావాన్ పృథుబుధ్న ఇది పృథుబుధ్న స్వభావానితి స్వభావాన్ ఆప్యాయస్వ ప్యాయస్వ సమ్ సంతే త ఇతి తే ఇహ త్రష్టారం త్రష్టారమగ్రియం అగ్రియం విశ్వరూపం విశ్వరూపముప విశ్వరూపమితి విశ్వారూపం ఉపహ్వయే హ్వయ ఇది హ్వయే అస్మాకమస్తు అస్తు కేవల కేవల ఇది కేవల తమునః నస్తురీపం తురీపమథ అథ పోషయిత్నో పోషయిత్నో దేవ దేవ త్వష్టః త్వష్టర్వి విరరాణః రాణస్య స్వ స్యస్వేతి స్యస్వ యతో వీరః వీరః కర్మణ్యః కర్మణ్యః సుదక్షః సుదక్షో యుక్తగ్రావా సుదక్ష ఇది సుదక్ష యుక్తగ్రావా జాయతే యుక్తగ్రావేతి యుక్తగ్రావా జాయతే దేవకామః దేవకామ ఇది దేవాకామః శివస్త్వష్టః త్వష్టరిహ ఇహా ఆగహి యహి విభుః విభుః పోషే విభురితి విభుః పోష ఉత ఉతత్మనాః త్మనేతిత్మనాః యజ్ఞే యజ్ఞేనః యజ్ఞే యజ్ఞేతి యజ్ఞే యజ్ఞే న ఉత్ ఉదవ అవేత్యవ పిశంగరూప సుభర పిశంగరూప ఇది పిశంగారూప సుభరో వయోధా సుభర ఇది సుభర వయోధా సృష్టి వయోధా ఇది వయోధా సృష్టి వీర వీరో జాయతే జాయతే దేవకామ దేవకామ ఇది దేవకామ ప్రజాం ద్రష్టా ప్రజామితి ప్రాజాం ద్రష్టామి విష్యతు యదునాభిం నాభిమస్మే అస్మే అథ అస్మే ఇత్యస్మే అథా దేవానాం దేవానామపి అప్యేతు ఏతు పాథ పాథ ఇది పాథ ప్రణ నో దేవీ దేవ్యా ఆనః నో దివ దివ ఇది దివ ఏపివాగం సగం సరస్వత సరస్వతస్తనం స్తనయ ఇవ విశ్వదర్శత విశ్వదర్శత ఇది విశ్వాదర్శత ధృక్షీమహి ప్రజా ప్రజామిషం ప్రజామితి ప్రజా ఇషమితీషం ఏతే తే సరస్వ సరస్వ ఊర్మయ ఊర్మయో మధుమంత మధుమంతో ఘృతశ్యుత మధుమంత ఇది మధుమంత ఘృతశ్యుత ఇది ఘృతాశ్యుత తేషాంతే ఏ సుమ్నం సుమ్నమీమహే ఈమహ ఇతీమహే యస్య వ్రతం వ్రతం పశవ పశవో యంతి యంతి సర్వే సర్వే యస్య యస్య వ్రతం వ్రతముపతిష్టంతే ఉపతిష్టంత ఆపః ఉపతిష్టంత ఇత్యుపతిష్టంతే ఆప ఇత్యాపః యస్య వ్రతే వ్రతే పుష్టిపతిః పుష్టిపతిర్నివిష్టః పుష్టిపతిరితి పుష్టిపతిః నివిష్టస్తం నివిష్ట ఇతి నివిష్టః తర్కం సరస్వంతం సరస్వంతమవసే అవసే హువేమ హువేమేతి హువేమ దివ్యం సుపర్ణం సుపర్ణం వయసం సుపర్ణమిది సుపర్ణం వయసం బృహంతం బృహంతమపా అపాంగర్భం గర్భం వృషభం వృషభమోషధీనా ఓషధీనామిత్యోషధీనా అధీపతో వృష్ట్యా వృష్ట్యా తర్పయంతం తర్పయంతం తం తగం సరస్వంతం సరస్వంతమవసే అవసే హువేమ హువేమేతి హువేమ శినీవాలి పృథుష్టుకే పృథుష్టుకే యా పృథుష్టుకైలి పృథుస్తుకే యా దేవానాం దేవానామసి అసి స్వసాహ సుసేది స్వసాహ యుషస్వ హవ్యం హవ్యమాహుతం ఆహుతం ప్రజాం ఆహుతమిత్యాహుతం ప్రజాం దేవి ప్రజామిది ప్రజాం దేవిది దిడ్ఢి విదిడ్ఢిన నహితి నహ యా సుపాణి సుపాణి స్వంగురి సుపాణిరితి సుపాణి స్వంగురి సుషూమా స్వంగురితి సు అంగురి సుషూమా బహుసూవరీ సుషూమేతి సుసూమా బహుసూవరీతి బహుసూవరీ తస్యై విష్పత్న్యై విష్పత్న్యై హవి హవిస్సిని బాల్యై సిని బాల్యై జుహోదన జుహోదనేతి జుహోదన ఇంద్రం వహ వా విశ్వతః విశ్వతస్పరి పరీంద్రం ఇంద్రం నర నర ఇది నర అసితవర్ణా హరయ అసితవర్ణా ఇత్యసితవర్ణా హరయస్సువర్ణా సువర్ణామిహ సువర్ణా ఇది సువర్ణా ఇహోపసానా వసానా దివం దివముత్ ఉత్పతంతి పతంతీతి పతంతి ఆవవృత్రన్ అవవృత్రన్ సదనాని సదనాని కృత్వా కృత్వాత్ ఆదిత్ ఇత్పృథివీ పృథివీ ఘృతైః ఘృతైర్వి విద్యతే ఉద్యత ఇత్యుద్యతే హిరణ్యకేశో రజస హిరణ్యకేశ ఇతి హిరణ్యకేశ రజసో విసారే విసారేహి విసార ఇతి విసారే అహిర్ధ్వని ధ్వనిర్వాత వాత ఇవ ఇవధ్రజీవాన్ ధ్రజీమానిది ధ్రజీవాన్ ఋజిర్భ్రాజా ఉషస ఋజిర్భ్రాజా ఇది శుచీభ్రాజా ఉషసో నవేదా నవేదా యశస్వతీ యశస్వతీరపశ్యువ అపశ్యువో నత్యా సత్యా ఇది సత్యా ఆపే ఏ సుపర్ణా సుపర్ణా అమినంత సుపర్ణా ఇది సుపర్ణా అమినంత ఏవై కృష్ణ కృష్ణో నో నావ నో నావ వృషభ వృషభో యతి యదీదం ఇదమితీదం శివాభిర్న స్మయమానాభి స్మయమానాభిరా ఆగాత్ అగాత్ పతంతి పతంతి మిహః మిహ స్తమయంతి స్తమయంత్యభ్రా అభ్రేత్యభ్రా ఆశ్రేవ ఇవ విద్యుత్ విద్యున్మిమాతి విద్యుదితి విద్యుత్ ఇమాతి వత్సం వత్సన్ నమాత మాతా సుశక్తి సుశక్తీతి సుశక్తి యదేషాం ఏషాం వృష్టిః వృష్టిరసర్జి అసర్జీత్యసర్జి పర్వతశ్చిత్ చిన్మహి మహి వృద్ధః వృద్ధో విభాయ విభాయ దివః దివశ్చిత్ చిత్సాను సానురేజత రేజతస్వనే స్వనేవః వ ఇతి వః యత్క్రీడథ క్రీడథ మరుతః మరుతవృష్టిమంతః వృష్టిమంత ఆపః వృష్టిమంత ఇత్రిష్టిమంతః ఆప ఇవ ఇవ సద్ధ్రియంచః సద్ధ్రియంచో ధవధ్వే ధవధ్వ ఇతి ధవధ్వే అభిక్రంద క్రందస్తనయ స్తనయ గర్భం గర్భమా ఆధా ఆహ ధా ఉదన్వతా ఉదన్వతా పరి ఉదన్వతేత్యుదన్వతా పరిదీయ దీయారథేన రథేనేతి రథేన ప్రతిగుంసు సుకర్ష కర్ష విషితం విషితం న్యంచం విషితమితి వీసితం న్యంచకం సమాః సమాభవంతు భవంతు ఉద్వతాః ఉద్వతా నిపాదాః ఉద్వతేత్యుదేవతాః నిపాదాయితి నిపాదాః త్వంత్యా త్యాచిత్ చిదచ్యుత అచ్యుతాగ్నేః అగ్నే పశుః పశుర్న నయవసే యవస ఇతి యవసే ధామాః హయత్ యత్తే తే అజర అజర్వనాః వనా వృశ్చంతి వృశ్చంతి శిక్వసః శిక్వస ఇతి శిక్వసః అగ్నే భూరీణి భూరీణి తవ తవ జాతవేద జాతవేదో దేవ జాతవేద ఇతి జాతవేద దేవస్వధావః స్వధావో మృతస్య అభావ ఇతి స్వధావః అమృతస్య ధామ ధామేతి ధామ యాశ్చ మాయాః మాయా మాయినాహం మాయినాహం విశ్వమిన్వ విశ్వమిన్వ త్వే విశ్వమిన్వేతి విశ్వం ఇన్వ త్వే పూర్వీ త్వే ఇది త్వే పూర్వీ సందధు సందధు పృష్టబంధో సందధురితి సందధు పృష్టబంధో ఇది పృష్టాబంధో ఇవో నః నో వృష్టిం వృష్టిం మరుతః మరుతో రరీధ్వం రరీధ్వం ప్రపిన్వత పిన్వత వృష్ణ వృష్ణో అశ్వస్య అశ్వస్య ధారాహ ధారా ఇది ధారాహ అర్వాణేతేన ఏతేన స్తనయిత్నా స్తనయిత్నా ఏహి ఇహ్యపః అపో నిషించన్ నిషించన్నసురః నిషించన్నితి నిషించన్ అసురః పితా పితానః న ఇతి నః ఇన్వంత్యపః అపో మరుతః మరుతః సుదానవః సుదానవః పయః సుదానవ ఇతి సుదానవః పయో ఘృతవత్ ఘృతవద్విదథేషు ఘృతవదితి ఘృతావత్ విదథేష్వాభువః ఆభువ ఇత్యాభువః అత్యన్న నమిహే మిహేవి వినయంతి నయంతి వాజినం వాజినముత్సం ఉత్సం దుహంతి దుహంతి స్తనయంతం స్తనయంతమక్షితం అక్షితమిత్యక్షితం ఉదప్రుతో మరుతః ఉదప్రుత ఇత్యుదాప్రుతః మరుతస్తాన్ తాగుం ఇయర్త ఇయర్త వృష్టిం వృష్టిం యే విశ్వే విశ్వే మరుతః మరుతో జునంతి జునంతీతి జునంతి క్రోశాతి గర్దాః గర్దా కన్యాః కన్యేవ ఇవ తున్నా తున్నా పేరుం పేరుం తుంజానా తుంజానాపత్యాః పత్యేవ ఇవ జాయా జాయేతి జాయా ఘృతే నద్యావా పృథివీ ద్యావా పృథివీ మధునా ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ మధునాసం సముక్షత ముక్షత పయస్వతీః పయస్వతీః కృణత కృణతాపః ఆప ఓషధీః ఓషధీరిత్యోషధీః ఊర్జం చ తరత్ర తత్ర సుమతిం సుమతిం చ సుమతిమితి సుమతిం చ పిన్వథ పిన్వథ యత్ర యత్రానరః నరో మరుతః మరుతః సించథ సించథా మధు మధ్రీ మధు ఉదు ఉత్యం త్యం చిత్రం చిత్రమితి చిత్రం ఔర్వభృగువచ్ఛుచిం ఔర్వభృగువదిత్యౌర్వభృగువత్ శుచిమప్నవానవత్ అప్నవానవదా అప్నవానవదిత్యప్నవానావత్ ఆహువే హువ ఇతి హువే అగ్నిగం సముద్రవాససం సముద్రవాససమితి సముద్రావాససం ఆసవం సవగుం సపితుః సపితుర్యథా యథా భృగస్య భృగస్యేవ ఇవ భుజిం భుజిగుం హువే హువ ఇతి హువే అగ్నిగం సముద్రవాససం సముద్రవాససమితి సముద్రావాససం హువే వాతస్వనం వాతస్వనం కవిం వాతస్వనమితి వాతాస్వనం కవిం పర్జన్యక్రమ్యం పర్జన్యక్రమ్యగం సహ పర్జన్యక్రమ్యమితి పర్జన్యాక్రమ్యం సహ ఇది సహ అగ్నిగం సముద్రవాససం సముద్రవాససమితి సముద్రావాససం తృతీయకాండే ప్రథమ ప్రశ్న సమాప్తః.